పదిహేడవ అధ్యాయము. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అను ఈ వాక్యము ద్వారా ప్రశ్నించుటకు ఏ అవకాశము లభించినదో దానిని ఆధారముగా చేసుకుని అర్జునుడు భగవంతుని ఇట్లు ప్రశ్నించినాడు. 17.1 ఏ శాస్త్ర విధిముత్సరుజ్యయజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ణాతు కా కృష్ణ సత్వమహో రజస్తమః. అనగా ఎవడైనా ఒక సాధారణ మానవుడు శాస్త్రము చెప్పినట్లుగాక అనగా శాస్త్ర విధిననుసరించిగాక. శాస్త్రము అనగా శృతి మరియు స్మృతి మొదలగు శాస్త్ర విధానములను త్యజించి అతి శ్రద్ధతో అనగా అత్యంత ఆస్తిక బుద్ధితో కూడినవాడై అనగా ఆస్తిక బుద్ధి సంపన్నుడై దేవతాదులను పూజించును. ఇచ్చట ఈ శాస్త్రవిధి మత్సృజ్య యజంతే శ్రద్ధాయాన్విత అను వాక్యార్థముననుసరించి శృతిరూపమైన లేక స్మృతిరూపమైన ఎటువంటి శాస్త్రమును ఎరుంగకయే. కేవలము వృద్ధులైన వారల వ్యవహారమును ఆదర్శముగా తీసుకుని ఎవడు అతి శ్రద్ధాభావముతో దేవతాదులను పూజించునో అటువంటి మనుష్యులే ఇచ్చట గ్రహించబడియున్నారు. కాని మరియొక మనుష్యుడు శాస్త్ర విధి విధానమును కొంచెముగా ఎరిగియుండెను, దానిని వదలి విధిరహితముగా దేవతాదులను పూజించును, అటువంటివారు ఈ శాస్త్ర విధి ముత్సుజయజంతే ఈ కథనానుసారముగా గ్రహించబడజాలరు. పూర్వపక్షము అటువంటివారు ఎందుకు జ్ఞానులుగా పరిగణించబడరు? సమాధానము శ్రద్ధాభావముతో కూడియున్న పూజించున్నవారు అన విశేషణము చెప్పబడినందున. ఏలేనా దేవతలను పూజించుటకు సంబంధించిన శాస్త్రమున ఎరింగియుండియు దానిని శ్రద్ధాభావరహితముగా త్యజించి ఆ శాస్త్రము ద్వారా చెప్పబడి అనగా విధించబడిన దేవతాదుల పూజలైందు శ్రద్ధాభావముతో కూడిన వారే వ్యవహరించిచున్నారు అనుమాట ఒప్పుకొనబడదు. అనగా ఆ మాట ఊహించరానిది. అందువల ముందుగా చెప్పబడినట్టి మానవులు మాత్రమే ఏ శాస్త్ర విధముత్సరుజేజంతే శ్రద్ధయాన్విత ఈ మాట ప్రకారము గ్రహించబడుదురు. ఓ కృష్ణ, ఈ విధముగా ఆచరించు మనుష్యుల నిష్ఠ ఎటువంటిది? సాత్వికమా రాజసమా లేక తామసమా? అనగా అటువంటి వారి మానసిక స్థితి సత్వగుణ ప్రధానమైనదా లేక రజోగుణ ప్రధానమైనదా లేక తమోగుణ ప్రధానమైనదా? చెప్పునదేమన వా దేవాది విషేకమైన పూజ సాత్వికమా రాజసమా లేక తామస గుణ ప్రధానమైనదా? శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 120. ఈ ప్రశ్న సాధారణ మానవులను దృష్టియందుంచుకొని అడుగబడిన ప్రశ్న. అందువలన మానవులందరినీ తగు విధముగా అనగా వారి గుణములనుసరించి ఈ ప్రశ్నకు సమాధానము చెప్పవలసి యున్నది. అట్టి భావమును దృష్టియందుంచుకొని భగవంతుడు ఇట్లు చెప్పినాడు. 17.2 త్రివిధ భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాంశృణు. అనగా అర్జున, నీవు అడిగిన నిష్ఠను గురించి చెప్పవలేనన్నచో మానవులయందుండు స్వభావజన్యమైన నిష్ఠ అనగా శ్రద్ధాభావము అనగా వారు తమ జన్మజన్మాంతరములయందు చేసియున్నట్టి ధర్మాధర్మ సంస్కారములు వారు దేహత్యాగము చేయు సందర్భమున ప్రకటితమగుచుండునో ఆ సంస్కార సముదాయమునే స్వభావమందురు. ఆ స్వభావముననుసరించి యున్న శ్రద్ధ మూడు విధములుగా ఉండును. సత్వగుణము ప్రధానముగా యున్నప్పుడు కలిగిన లేక చేయబడిన దేవపూజాది విషేకమైనది సాత్విక శ్రద్ధయనబడును. రజోగుణము వలన కలిగినటువంటి యక్ష రాక్షసాదుల పూజ విషేకమైన శ్రద్ధ రాజసగుణ ప్రధానమైన శ్రద్ధ ఎనబడును. మరియు తమోగుణము వలన కలిగినటువంటి ప్రేతపిశాచాది పూజావిషేకమైన శ్రద్ధ తామసగుణ ప్రధానమైన శ్రద్ధ ఎనబడును. విధముగా శ్రద్ధాభావము మూడు విధములుగా ఉండును. చెప్పెద వినుము. శ్రద్ధ మూడు విధములుగా ఉండును. 17.3 సత్వానరూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయో రెండుయం పురుషోయో యచ్ఛద్ధః స ఏవ సః అనగా ఓ భారత, ప్రాణులన్నింటి యొక్క శ్రద్ధ వారి వారి భిన్న భిన్న సంస్కారములతో కూడి వారి అంత సంస్కారముననుసరించి యుండును. అలాంటప్పుడు ఏమి జరుగును, ఎట్లు జరుగును అన్నచో చెప్పుచున్నారు. ఈ పురుషుడు అనగా ప్రాపంచిక జీవుడు సహజముగానే శ్రద్ధామయుడు. ఏలైనా ఏ జీవుడు ఎటువంటి శ్రద్ధ గలవాడే యుండునో, అనగా వీ జీవుని శ్రద్ధ ఎటువంటిదో ఆ జీవుడు స్వయముగా అటువంటి వాడే అయి ఉండును. అనగా అతడు అతని యందు కలిగియున్న శ్రద్ధకు అనురూపముగానే యుండును. అందువలన ఆ శ్రద్ధాభావముననుసరించి వారు చేయు దేవాదుల పూజ వలన సాత్వికము మొదలగు నిష్ఠలను గురించి నిర్ణయించుకొనవలసి యుంటుంది. కావున శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 121.17.4 వ్యజంతే సాత్విక దేవాన్యక్షరక్షాంసి రాజసాహ ప్రేతాన్భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాహ. అనగా సాత్విక నిష్ట కలిగియున్న పురుషులు దేవతలను పూజించుచుందురు. రాజస నిష్ట కలిగిన పురుషుడు యక్షులు రాక్షసులు మొదలగు వారిని పూజించుచుందురు. ఇంకా ఇతరమైన తామస నిష్ట కలిగియున్న పురుషులు ప్రేతములు మరియు సప్తమాతృకాది అనగా శక్తిరూపిణులుగా తలంచబడుచున్న గ్రామ దేవతలను భూతగణములను పూజించుచుందురు. ఈ విధముగా వారు చేయు కార్యములనుసరించి పురుషుల యొక్క సాత్వికాది నిష్ఠల నిర్ణయము చేయబడినది. ఆ విధముగా స్వభావ సిద్ధమైన శ్రద్ధగల వేలమంది మనుష్యులలో ఎవడో ఒక్క మహాత్ముడు శాస్త్ర విధిని త్యజించినప్పటికీ దేవపూజాపరాయణుడై యున్నందున చివరకు సాత్విక నిష్ఠ గలవాడగును. కాని ఎక్కువ శాతం మనుష్యులు రాజసి తామసి నిష్ఠాభావములే కలిగియుందురు. అదెట్లన చెప్పబడుచున్నది 17.5 అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్విత. అనగా శాస్త్ర విధానమును ఎరుంగనటువంటి మనుష్యుడు శాస్త్ర విహితము కానటువంటి మరియు ఘోరమైన అనగా అన్య ప్రాణులను మరియు తన దేహమునకు బాధ కలుగునటువంటి తపము దంభము మరియు అహంకారము మొదలగు దుష్ప్రభావములకు లోనే మరియు కామము మరియు ఆసక్తి వలన కలుగు బలమును ఆధారముగా చేసుకుని లేక కామము మరియు ఆసక్తి మరియు శారీరక బలముతో కూడినవాడే తపించుచుండును. 17.6 కర్మేంతః శరీరస్థం భూతగ్రామమచేత సహా మాం చేవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయ. అనగా ఆ వివేకములేనటువంటి మనుష్యులు శరీరమునందు నిండియున్న ఇంద్రియాది కరణముల సాధనముల రూపమున పరిణమించియున్న భూత సముదాయమును మరియు దేహము లోపల అంతరాత్మ రూపమున వ్యాపించియున్న మరియు వాటి యొక్క కర్మలకు మరియు బుద్ధికి సాక్షిగాయున్న ఈశ్వరుడనైన నన్ను కూడా ఇబ్బంది పెట్టుచు నా ఆజ్ఞలను పాటించుకుంటుటయే నన్ను ఇబ్బంది పెట్టుట. ఆ విధముగా నన్ను ఇబ్బంది పెట్టుచూ ఘోరమైన తపస్సు చేయుచుందురు. అట్లు చేయువారిని నీవు ఆసురివృత్తి గలవారినిగా గుర్తించుము. ఎవరి ప్రవృత్తి ఆసురి నిష్ఠ కలిగియుండునో వారే ఆసురి నిష్ఠ గలవారనబడుదురు. అటువంటి వారి సాంగత్యమును విడనాడుటకే నీవు అట్టివారిని గుర్తించుము. ఇదియే నా ఉపదేశము. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 122. రసయుక్తము మరియు స్నిగ్ధము అనగా నేయి మొదలగు రుచికర పదార్థములతో కూడిన భోజనములయందు తమ రుచి యొక్క అధికత్వ రూపమైన లక్షణము ద్వారా తమ సాత్వికత్వమును రాజసత్వమును మరియు తామసత్వమును గుర్తించి రాజసము మరియు తామస గుణవర్ధకములైన ఆహారమును త్యజించుటకు రస్యస్నిగ్ధ మొదలగు వాక్యముల ద్వారా వర్ణించబడిన మూడు విధములుగా విభజింపబడిన ఆహారమునందు క్రమముగా సాత్వికము రాజసము మరియు తామస గుణ సంపన్న పురుషుల రుచి చూపబడినది. అదే విధముగా సాత్వికము మొదలగు గుణభేదముల ద్వారా యజ్ఞాది భేదముల ప్రతిపాదన కూడా ఇచ్చట చేయబడుచున్న కారణమేమనా, రాజసము మరియు తామస భావముతో కూడిన యజ్ఞదులను గుర్తించి ఏదో విధముగా లోకులు వాటిని త్యజింతురుగాక ఎనియు మరియు సాత్విక భావముతో కూడియున్న యజ్ఞాదులనే అనుష్ఠింతురు అని తలంచి 1:17 ఆహార స్వపి సర్వస్య త్రివిధో భవత ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు, అనగా భోజనము చేయు మనుష్యులనందరినీ వారు భుజించు పదార్థములను ఆధారముగా చేసుకుని మూడు విధములుగా విభజింపవచ్చును, అనగా వారందరికీ మూడు విధములైన ఆహారములు ప్రియముగాను మరియు రుచికరముగాను ఉండును. అట్లే యజ్ఞములు తపములు మరియు దానములు కూడా మూడు విధములుగా ఉండును. కావున ఆయాహారాది విషయములను మరియు వివరణను గురించి చెప్పబోవుచున్నాను. వినుము. సుఖప్రీతి సత్వబలారోగ్య రస్యాహ స్నిగ్ధాహ స్థిరా హృదయ ఆహారాహ 17:8 ఆయుహ వివర్ధనాహ సాత్విక ప్రియాహ, అనగా ఆయువు బుద్ధి బలము ఆరోగ్యము సుఖము మరియు వాటి యందు ప్రీతి మొదలగు వాటిని వృద్ధి చేయునటువంటి మరియు రస్య అనగా రసయుక్తము స్నిగ్ధ అనగా సుఖముగా జారినటువంటి అనగా నేయి మొదలగు తైల పదార్థముతో కూడినటువంటి మరియు స్థిరము అనగా శరీరమునందు చాలా కాలము వరకు సారూపముగా నిల్వ ఉండునటువంటి మరియు హృదయము అనగా హృదయమునకు ప్రియముగా తోచినట్టి భుజించుటకు వీలైన ఆహార పదార్థములు సాత్విక నిష్ఠ కలిగియున్నట్టి పురుషులకు ప్రియములుగా అనగా భుజించుగోరునవిగా ఉండును. 17:9 ఖట్వాంల లవణాత్యుష్ణ తీక్ష రుక్ష విదాహినః ఆహార రాజసస్యేష్ట దుఃఖశోకామయ ప్రద, అనగా చేదుగాను పుల్లగాను ఉప్పగాను అత్యంత వేడిగాను మంటగాను ఎండిన మరియు దాహమును కలిగించినవిగాను మరియు దుహఖమును కలిగించినవి. 23 శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 123 దిగులును కలిగించినవి మరియు ఆరోగ్యమునకు భంకరమైనటువంటి ఆహారము రాజస ప్రవృత్తి కలిగియున్న పురుషునకు అత్యంత ప్రియములుగా ఉండును. 17:10 యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం, అనగా యాతయామ అనగా ఉడికి ఉడకనటువంటి గతరస అనగా రసము లేనిది, పూతి అనగా చద్దిదై దుర్గంధము కలిగియున్నది మరియు ఉచ్ఛిష్టము అనగా ఇతరులు తినగా మిగిలిన ఆహారము మరియు అమేధ్యము అనగా యజ్ఞమునకు పనికిరానిది అయినటువంటి ఆహార పదార్థములు తామస ప్రవృత్తి కలిగియున్నటువంటి మనుష్యులకు అత్యంత ప్రియములుగా నుండును. ఇప్పుడు మూడు విధములైన యజ్ఞములు చెప్పబడుచున్నవి.